జనకోహ వైదేహ కోర్చాదుపావసర్పన్మువాచ నమస్తేస్తు యాజ్ఞవల్యానుమాసాదీతి సహోవాచ యథాయీ సంవాన్ మహాంతమధ్వానమేష్యం రథం వానాగం వా సమాదీతైవైతాభిరుపనిషద్భ్యః సమాదితాత్మాస్యేవం వృందారకహాడ్యః సన్నధీత వేదవుక్తోపనిషత్ కరితో విముచ్యమాన పరమిష్యసిహం తద్భగవన్ వేద ఎత్ర గమిష్యామి వైదేహం తద్వక్ష్యామి ఎత్ర గమిష్యసి బ్రవీతు భగవానితి ఇందోహ వై నామే హయోజం దక్షిణేక్షణం పురుషస్తం వాచేతమింద్రజిత్యాచక్షతే పరోక్షేణైవ పరోక్ష ప్రియాహివ హిదేవా ప్రత్యక్షద్విషః అథైతద్వామే క్షణి పురుషరూపమేషాస్య పత్నీ విరాట్ తయోరేషసగ్గస్తావోజేషోంతర్హృదయ ఆకాశోథైనయోరేతదన్నం జయేషోంతర్హృదయే లోహితరిండోథైనయోరేతప్రావరణం యతే తదంతర్హృదయే జాలకమివాసైనయోరేషా శుచిత్రం చరణీయైషా హృదయాదూర్ ్యుచ్చరతి యథాకేతస్వహ్రథాభిన్నగేమస్తీనామనాద్యోంతర్హృదయే ప్రతిష్ఠితా భవంతేతాభిర్వాచే తదాశ్రవదాశ్రవతి తస్మాదేశ ప్రవిక్తాహారతర ఇవైవ భవత్యస్మాచ్ఛాయీరాదాత్మన పటస్య ప్రాతీరి ప్రాంత ప్రాణాదక్షిణాది దక్షిణే ప్రాణా ప్రతీతీరి ప్రత్యంత ప్రాణా ఉదీతీరి ఉదంత ప్రాణా ఊర్ధ్వాదిగోర్ధ్వా ప్రాణా అమాజీది గవాంత ప్రాణా సర్వాధిక సర్వే ప్రాణా స్థగేష నేతి నేత్యాత్మాభిో నహి గృహ్యతే హీర్యో నహి సంగో నహి సజ్జతే ఋతోనం వ్యథకేన హిష్యత్యభయం వైజనక ప్రాప్తోవాచయాజ్ఞవల్యస్తవోవాచజనకో వైదేహో భయం తాగచ్చతాజ్ఞవల్యయోనో భగవన్నభయం వేదయతే నమస్తే మే ఇదేహా అయమహమస్మి జనకర్మేష వైదేహ్యాజ్ఞవల్చోజామసమేన వదిష్టైత్యథ యజ్జనకత్ర వైదేహో యాజ్ఞవల్యాగ్నిహోత్రే సముదాతే తస్మై హయాజ్ఞవల్యో వరందరో సహకామ ప్రశ్నమే భౌంద్రే తగ్నేహాస్మై దదౌ తగ్నేహసం రాగేవ పూర్వ ప్రచ్ఛా యాజ్ఞవ్యుంజ్యోతిరయం పురుష ఇత్యాదిత్యజ్యోతిస్సంహారితి హోవాచాదిత్యేనైవాయం జ్యోతిషాస్తే పల్లియతే కర్మ కురుతే విపల్యేతీత్యేవమే వైదవ్యాజ్ఞవల్యా అష్టమిత ఆదిత్యే యాజ్ఞవల్యుంజ్యోతిదేవాయం పురుష ఇది చంద్రమాదేవాస్తుభవతీతి చంద్రమ శైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీయత్యేవమే వైదవ్యాజ్ఞవల్యా అస్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్యచంద్రమస్తమితే కింజ్యోతి దేవాయం పురుష ఇత్యగ్నిదేవాస్యజ్యోతిర్భవతిత్యగ్నిదైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీయత్యేవమే వైపద్యాజ్ఞవల్క్యా అస్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్యచంద్రమస్తమితే శాంతేజ్ఞు కింజ్యోతి దేవాయం పురుష ఇతి వా దేవాస్యజ్యోతిర్భవతీతి వా శ్రీవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి తస్మాద్వైసంగాలపి యత్ర స్వపాయం నది నిజ్ఞాయతే స యత్ర వాగుత్తరత్యుపైవ తత్రన్యే తీరిత్యే వై తద్యాజ్ఞవల్క్యా అస్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్యం బ్రహ్మస్తమిషాం తాజాం వాదిం జ్యోతిదేవాయం పురుషయ్యాత్మైవాస్యోతిర్భవతీయ్యాత్మైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి కథమాత్మేతియోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యం తజ్జ్యోతిపురుషః సమానః సన్నభూలోకావనుసంతరచిధ్యాయతీవలేలాయతీవ స్వప్నాభూత్వే మల్లోకమతిక్రామతి మృత్యోరూపాణి స వా అయం పురుషో జాయమాన శరీరమభిసంపద్యమాన పాత్మభిస్తగ్నే సృజ్యతే సముత్క్రామణ్యమాన పాత్మనో విజహారీ తస్య వాగే తస్య పురుషస్య ద్వేయేవ స్థానే భవత ఇదంత పరలోకస్థానం చ సంధ్యం తృతీయజ్ఞ స్వప్నస్థానం తస్మిన్ సంధ్యే స్థానే తిష్టం మే దే ఉభే స్థానే పశ్యతి దంత పరలోకస్థానం చాస యథాక్రమోయం పరలోకస్థానే భవతి తమాక్రమమాక్రమ్యాభయాన్ ఆనందాజ్ఞ పశ్యతి స యత్ర ప్రస్వపిత్యస్య లోకస్య సర్వావతో మాత్రామపాదాయ స్వయం విహత్య స్వయం యన్మాయ స్వేన భాగా స్వేన జ్యోతిషా ప్రస్వపిత్యత్రాయం పురుషస్వయం జ్యోతిర్భవీ న తత్ర రథాన రథయోగాన అంతానాభవంత్యత రథాన్ రథయోగాన్ పథసృజతేన తత్రానందామద ప్రముదోభవంత్యథానందాన్ సద ప్రముదసృజతేన తత్ర వేషాంతాపుష్కరిణ్యశ్రవంతోభవంత్యథ వేషాంతాన్ పుష్కరిణీ స్రవంతీ సృజతే స హి కర్తా తదేతే శ్లోకాభవంతి స్వప్నేన శారీరమభిప్రహత్యా సుప్తస్సుప్తానభిజాతీతి శుక్రమాదాయ పునరేపి స్థానజ్ఞే హిరణ్మయ పురుష ఏకమజ్ఞేతః ప్రాణేన రక్షన్నరరంకులాయం మహిష్కులాయాదమృతశ్చరిత్వా సయీయతే మృతో యత్ర కామజ్ఞే హిరణ్మయ పురుష ఏకమజ్ఞేతః స్వప్నాంతముచ్చావతమీయమానో రూపాని దేవకురుతే బహూని ఉదేవస్త్రీభిః సహ నోదమానో యక్షదృతే వాపి భయాని పశ్యన్ ఆరామస్య పశ్యంతి న తం పశ్యతి పశ్యనేతి సన్నాయతం బోధయే విద్యాహుః దుర్భిణ్యేహాస్మీ భవతి యమేష న ప్రతిపద్యతే తో ఖల్వాహుజాగరిదేవాశ్రీషితియా జాగ్రత్ పశ్యతి తాని వృత్తయిత్రాయం పురుషస్వయం జ్యోతిర్భవతి లోహం భగవతే సహస్రం దదాతూర్ధం విమోక్షాయ బ్రూహీతి తవాయేషయేతస్మిన్ ప్రసాదేరత్తాచరిత్తా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్యవతి స్వప్నాయైవ సయత్తత్ర కించిత్ పశ్యత్యనన్వాగతస్తేన భవత్యసంగోక్షయం పురుషయిత్యే ధామే వై తద్యాజ్ఞవ్యాహం భగవతే సహస్రం దదాం యతపూర్వం విమోక్షాయైవ బ్రూహీతి సమాయేషేతస్మిన్ స్వప్నేరత్వాచరిత్వా పుణ్యం చ పాపం చ పునఃప్రతిన్యాయం ప్రతియోగ్రవతి బుద్ధాంతాయైవ సయత్తత్ర కించిత్ పశ్యత్యమన్వాగతస్థేన భవత్యసంగోష్ఠ్యయం పురుషయిత్యేవ మే వై పద్యాజ్ఞవల్క్యసోహం భగవతే సహస్రం దదాం యతూమధ్వం విమోక్షాయైవ బ్రూహీతి సమాయేషయేతస్మిన్ బుద్ధాంతేరత్తాచరిత్తా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునఃప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతాయైవ తదీర్ఘా మహామత్స్య పుభే పూలే అను సంచరతి పూర్వం చాపరం చైవ మేవాయం పురుషయే తాముభావం తామను సంచరతి స్వప్నాంతం చ బుద్ధాంతం చ తస్మిన్నాకాశేష్యేనో వాసు తన్నో వాపి పరిపత్యశ్రాంత సత్యపక్షౌ సంగయాయీ వద్ధియతరే వామేవాయం పురుషయే తస్మా అంతాయ ధావతి యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి అస్తికానామనాడ్యో యథాకేభస్సహస్రధాభిన్నస్తావతానిం సాతిష్ఠంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణా అసచక్రేణం ఘంతీవ జనంతీవ భక్తీవ విచ్ఛాయతి దత్తమివ పతతి యదేవ జాగ్రద్భయం పశ్యతి తదత్రా విద్యయామన్యకేశ యత్ర దేవైవ రాజేవాహమేవేదగ్నే సర్వోస్మి మన్యదేశోస్య పరమోలోక తద్వా అస్తి తదవిచ్ఛందా అపహరపాత్మాభయజ్ఞేరూపం సద్యసాత్రియజాత్రియాసం పరిష్పత్తో నవాక్యం కించన వేదనాంతరమేదమేపాయం ప్రాజ్ఞేనాత్మనాసం పరిష్పత్తో నవాక్యం కించన వేదనాంతరం తద్వా అస్తి తదాత్మకామమాత్మకామకామగ్నేరూపజ్ఞేశోకాంతరం అత్ర పితా పితా భవతి మాతా మాతా లోకా అలోకా దేవా అదేవా వేదా అవేదా అత్తస్తేనోస్తేనో భవతి భ్రూణః భ్రూణః చాండా లోకాండాల పౌరుషసో పౌరుషశ్రమణోశ్రమణస్తాపసో తాపసోనున్వాగతం పుణ్యేనానున్వాగతం పాపేన తీర్ణోహి తదా సర్వాం శోకాన్ హృదయస్య భవతి యజ్జైతన్న పశ్యతి పశ్యం వైతన్న పశ్యతి నిద్రష్టద్రష్టేపరిలోకో విద్యతేది నాజిత్వాన్నరు తద్విజీయమస్తి తోమ్యద్విభక్తిం యత్పశ్యే యద్వైతన్న దిగ్గతి దిగ్ఘం వైతన్న దిగ్గతి నిద్రాతుభ్రాతే పరిలోపో విద్యతే వినాశిత్వాన్నరు తద్విజీయమస్తి తోమ్యద్విభక్తిం యజ్జిగ్రే యద్వైతం నరసయతే రసయం వైతం నరసయతే నహి రసయతు రసయతేర్విపరిలోపో విద్యతే వినాశిత్వాన్ నరు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తిం యద్రసయే యద్వైతం న వదతి పదం వైతం న వదతి నహి వక్త్వం వక్తేర్విపరిలోపో విద్యతే వినాశిత్వాన్ నరు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తిం యద్వదేత్ యద్వేతం నశృణోతి శృణ్వన్ వైతం నశృణోతి నహి శ్రోతు శృతేపరిలోపో విద్యతేనాశిత్వాన్న తద్వితీయమస్తి తతోంగద్విభక్తం యక్షుంజాత్ యద్వైతం నమనుతేనం వానో వైతం నమనుతేన హిమంతం మతేన విపరిలోపో విద్యతే వినాశిత్వాన్ నదు తద్వితీయమస్తి తతోంగద్విభక్తం జన్మన్వీత యద్వైతం నస్పృశతి స్పృశం వైతం నస్పృశతి నిస్పృష్టస్పృష్టేపరిలోకో విద్యతే వినాశిత్వాన్ నరు తద్వితీయమస్తి తతోమ్యద్విభక్తం యత్పృశేత్ యద్వైతం న విజానాతి విజానం వైతం న విజానాతి నహి విజ్ఞాతుర్విజ్ఞాతేపరిలోపో విద్యతే వినాశిత్వాన్ నరు తద్వితీయమస్తి తతోమ్యద్విభక్తం యద్విజానీయాత్. ఎత్ర వాన్యతిరస్యాత్తత్రాన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన్యత్తస్యేదన్యోన కమలకస్తంబాలిమంతసాసజాత్మవల్యేషాపరమాగతిపరమాకంపాదేశోపరమోకేషోపరమానందయేతీవానందాని భూతాభిమాపజీవంతి. తయో మనుష్యాణ్రాగ్రస్తమగ్రోభవ్యేషాధిపతి పర్వైరన్మానుష్యకైర భోగైస్తమస్తమనుష్యాణ పరమ ఆనందోదయేత సమ్మనుష్యాణానందాస్తేకపితేనాంచితలోకానామానందోదయేతంపితేనాంచితలోకానామానందాస్తేకో గంధర్వలోకానందోకేకర్మదేవానామానందోకమభిసంపద్యేషేషతం కర్మదేవానామానందాస్తేక ఆజానదేవానామానందోయశ్రోత్రియోగినోకామోతజేషతంతజాపతిలోకానందాస్తేకోబ్రహ్మలోకానందోయశ్రోత్రియోగినోకామోతైషేవరమానందజేషబ్రహ్మలోకస్తం రాజితి ోవాచ్యవ్యోహంభగవతేహస్కందాగతూర్ధ్వంభిమోక్షాయ్రూహియ్యత్రాజాగ్రవ్యోమిభయాచారే భావీ రాజాసంతేభ్యో భాంతేభ్యవుదరౌర్తి పాపంచపునఃప్రతిజం ప్రతిజోగ్రవతి బుద్ధాం తాయవ సద్యసమాహితముత్సద్యాదేవామేవాయేతారేరాత్మాజ్ఞేనాత్మనాంగారూఢసర్వసజ్ఞాతిగచ్చేతదోర్ధ్వోచ్ఛ్వాసీభవతి సయత్రాయమణిమానేతి రజామోపతపకావానిమానం నిగచ్చతి తద్యథాం బ్రహ్మోదుంబరం వా పిప్పలం వా బృంధనాక్రముచ్యతేభ్యోంగేభ్య సంప్రముచ్య పునఃప్రతిన్యాయం ప్రతియోంగ్యాభ్యవతి ప్రాణాయైవ సద్యముద్రా ప్రత్యేన సూత్రామం జోన్మే పానీరావతై ప్రతికల్పంచేయమాయాయమాగచ్చతీయప్యేమగ్నేహైవం విదగ్నేహాని భూతాని ప్రతికల్పంతయ్రహ్మాయాతీరమాగచ్చతీ సద్యసారాజానం ప్రయిజాతంతమగ్రా ప్రత్యేన సూతగ్రామణ్యాభితమాయంతే భామేవే మమాత్మానమంతకాలే హంతే ప్రాణా అభితమాయంతి యత్రేతదోద్భ్రోచ్ఛ్వాసీ భవతి అయత్రాయమాత్మావల్యన్నేత్యసమ్మోహమివన్యేత్యథైనమేతేత్రామాభిసమాయంతి నయేతాస్తేజోమాత్రాస్తమభ్యాదగానోదయమేవాన్వక్తామతిహత్రైషాక్షుష పురుష పరాన్వం జావత్తతే ధారూపజ్ఞో భవతి ఏకీభవతి నపస్య దీప్త్యాహురేకీభవతి నదిభ్రదీప్త్యాహురేకీభవతి నరసగత ఇత్యాహురేకీభవతి నవదతీత్యాహురేకీభవతి నశృణోతీత్యాహురేకీభవతి నమనుత ఇత్యాహురేకీభవతి నస్పృశదీత్యాహురేకీభవతి నిజానాతీత్యాహుతస్యైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోచతే దేవప్రద్యోతేనేషమాత్మా నిష్క్రామతి చక్షుష్టో వామూర్ధ్నో వాంభ్యో వాదేభ్యస్తమత్రామంతం ప్రామో నోత్రావతి ప్రాణమనోత్రామంతజ్ఞే సర్వే ప్రాణా అనోత్రామంతి స విజ్ఞానో భవతి స విజ్ఞానమేవాంభవత్రామతి సంవిద్యా కన్మణి సమం వారభేదే పూర్వప్రజ్ఞా సద్యసాయుగాజనశ్యాంతం గత్వాంగమాక్రమమాక్రమం వ్యాత్మానముపసంజ్ఞేహరత్యేవామేవాజమాత్మేదజ్ఞే శరీరం నిహత్యా విద్యాంగమయుత్వాంగమాక్రమమాక్రమ్యాత్మానముపసంజ్ఞేహరతి తేషస్ మాత్రమపాదాయాన్యవతరం కళ్యాణతరగ్నే పంతంతయే వామే వాయమాత్మే శరీరం విహత్య విద్యాం గమయిత్వాన్యవతరం కళ్యాణతరగ్నే రూపం కురుతేత్యం వాతాం గర్వం వా దైవం వా కార్యాపత్యం వా బ్రాహ్మం వాన్యేషాం వా భూతానాం తమాయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయోమనోమయ ప్రాణమయశ్చక్షం మయ శ్రోత్రమయ పృథివీ మయ ఆపోమయో వాయుమయ ఆకాశమయస్తేజోమయో తేజోమయ కామమయో కామమయ క్రోధమయో క్రోధమయో ధర్మమయో ధర్మమయ సర్వమయస్తే తదిదం మయోదో మయ ఇది యథాకారీ సాధుకారీ పాపకారీ పాపో భవతి పుణ్య పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనాథో కల్వాము కామయ దేవాయం పురుషయితి స యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ గురుతే యత్కర్మ గురుతే తదభి సంపద్యతే తదేహ శ్లోకో భవతి అదేవ భక్తః కర్మణైతి లింగం నమో యత్ర నిషక్తమస్యాత్ ప్రాప్యాంతం కర్మణస్తేహకరోత్యయం తస్మాల్లోరా పునరేత్యస్మై లోకాయ కర్మణితి నుయమానో సాగామయమానో యోగామో నిష్కామ ఆత్మకామహాత్మకామో నత్య ప్రాణాముత్రామి బ్రహ్మైవ సంబ్రహ్మాప్యేతి తదేహ శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే తామాయేశ్చృతా అసమత్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుత ఇతి తద్యథా హి నిర్వయనే వల్మీకే మృతా ప్రత్యస్థా సయీతై భామే వేదగ్నే శరీరగ్నే శేతే సాయమ శరీరో మృత ప్రాణో బ్రహ్మైవ తేజయే వసోహం భగవతే హస్తం దదామీతి హోవాచజనకో వైదేహః అదేతే శ్లోకా భవంతి అనుపంథా వితత పురాణో మాత్రోమయైవా తేన ధీరా అపియంతి బ్రహ్మ విదస్వర్గంలోకమితమూవర్ధం విముక్తా తస్మిన్ముచ్చులమృతనీలమాహు పింగళజ్ఞే హరితం లోహితం చ ఏష పంథా బ్రహ్మణా ఆనువిత్తస్తేనైతి బ్రహ్మవిత్పుణ్యకృత్తైక సచ్చ అంధం తమః ప్రవిశంతి ఏ విద్యానుపాసకే తతో భూజయిమలే తమో జగు విద్యాయాజ్ఞేరా అనందా నామతే లోకా అంధేన తమసావృతా ఆజ్ఞస్తే ప్రేత్యాభిగచ్చం చ విద్వాజ్ఞోజనా ఆత్మానం చేజానీయాదయమస్మీతి పూరుష కిమిచ్చం తస్య కామాయ శరీరమనుసంతరేత్ యశ్చానిత్త ప్రతిబుద్ధ ఆత్మాస్మిన్ సందేహ్యే జననే ప్రవిష్టః ప్రవిశ్వకర్తరి సర్వస్య కర్తా తస్య లోకస్తవులోక ఏవ ఇహైవ సంతోష విద్వత్తద్వయం నచే దవేజన్ మహతీ వినక్తిః ఏ తద్విదృతమృతాస్తే భవంత ప్రేషరే దుఃఖమే వాపియంతి ఎదేమను పశ్యత్యాత్మానందేవ మంజసా ఈశానం భూతమం యశ్చన తతో విజిగుప్సతే యస్మాదల్లార్థం వత్సలోహోభిపరివర్తతే తద్దేవా జ్యోతిషాన్ జ్యోతిరాయనో భాసతే మృతం యస్మిన్ పంచపంచజనా ఆకాశస్య ప్రతిష్ఠితః తమేవ మంజ ఆత్మానం విత్తాన్ బ్రహ్మామృతో మృతం ప్రాణస్య ప్రాణముఖచక్షుషచక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం మనసో యే మనో విదుః తేనికిత్య బ్రహ్మపురాణమగ్నియం మనసైవానద్రష్టవ్యం నేహ నానాస్తి కించనా మృత్యోస్తమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి ఏకదైవాద్రష్టవ్యమేతద ప్రమయం ధ్రువం విరజ పర ఆకాశాచ ఆత్మా మహాంధృవ తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞా కుర్వీత బ్రాహ్మణ నానుధ్యాయాద్బహోచ్చబ్దాన్ వాచో విజ్ఞాపనగ్నేహితమితి ప్రవాలే సమహానజ ఆత్మాయోగం విద్యానభజ ప్రాణేషు జయేషోంతర్హృదయ ఆకాశ ప్రత్యుంచేతే సర్వస్య వదీమస్యైతాన సర్వస్యాధిపతి స్వనసాధునా కర్మణా భూయాన్న దేవాసాధునా ీయాేష సందేశ్వరేష భూతాధిపతిరేష భూతపాలయేష చేతరం విధరణేషాంగేదాయతమేకం వేదానువచనేన బ్రాహ్మణా విదిశంతి యజ్ఞేన దానేన తపసా నాశకేనైతమేవ విది స్వామయద్భవత్యేతమేవ ప్రౌరాజినోకమిచ్చంత ప్రౌరజంతే తద్భస్మ వైరూర్వే విద్వా ప్రజాన్న కామయంతే కిం ప్రజయా కరిష్యామో జేషామోజయమాత్మాయోకమిత్రేషణాయాశ్చేషణాయాశ్చోకేషణాయాశ్చం యుద్ధాయాసరిద్రాచర్యం చరంతి యాక్యే పుత్రేషణా సా విత్తేషణాయాత్తేషణా సా లోపేషణో ఏష నేదేవత సేష నేతి నేత్యాత్మా దృష్ట్యో నహి దృక్ష్యతే శీర్ఘో నహి శీర్యతే సంగో నహి కజ్యతే శితో నృశ్యత్యేతముభైన పాపమకరమిత్యత కళ్యాణమకరమిత్యుభే ముభై వైషయే చేతరైనం కృతే తపత తదేతృతం ఏష నిత్యోమహిమా బ్రాహ్మణస్య నవద్ధతే కన్మనానోపనీయా అశ్రీవ్యాత్పరవిత్తం విదిత్వా నలిప్యతే కన్మనా పాపకే నేతి తస్మాదేవం విచ్ఛాం క్రోధాం తరుపరతస్థిక్షుస్తమాహితో భూత్వా అన్యేవాత్మానం పశ్యతి సర్వమాత్మానం పశ్యతి నైనం పాత్మాతరతి సర్వం పాత్మానం తరతి నైనం పాత్మాతపతి సర్వం పాత్మానం తపతి విపాపో విరయోగితి బ్రాహ్మణోవత్యే బ్రహ్మణో తస్సంబ్రాలితి హోవాచ జాగ్ఞవ్యోహం భగవతే విదేహాం దగామి మాం చాపి సహ దాస్యాయేతి సవాకే సమహానజ ఆత్మానాదో వసు దానో విందతే వసు యేవం వేదా సవాగే సమహానజ ఆత్మా జరో మరోగతో భయో బ్రహ్మాభయం వై బ్రహ్మాభయజ్ఞేషి వై బ్రహ్మభవతి యేవం వేదా అథయాజ్ఞవల్క్యే భార్యే భూవతం మైత్రేయీకాయీకతయోర్హ మైత్రేయీ బ్రహ్మవాదినీవ భూవక్రే ప్రజ్ఞేవ తర్హి కాత్యాయం యథయాజ్ఞవల్క్యోమ్యత్రమువాకరిష్యన్ మైత్రేయీ హోవాదయాజ్ఞవల్క్య ప్రౌఢదృష్టం వా అరేగమస్మాదత్తి హంతతే నయాకాత్యాయం జాం సంకరవాదీతి సావోవాచ మైత్రేయీయన్మలినం భగో సర్వాదివిత్తేన పూర్ణాశ్చాంతమహం తేనామృతాహో నేతి నేతి హోవాచాజ్ఞవల్క్యోజైవోపకరణవతాం జీవితం తథైవ తే జీవితగ్రశ్చాదవసూనాశాస్తివిత్తే నేతి సాహోవాచేనాహన్నాంతిమహం తేన కురుజాంజదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి సహోవాచాజ్ఞవల్య ప్రియా వై ఖలు నోభవతి సతి ప్రియమవృషద్ధంతకర్హి భవత్యేత్యాఖ్యామి చేయాచక్షాణస్య ఋణే నిధిధ్యాసేది సహోవాచన బాహరే పత్యుత్మాయ పతి ప్రియోభవత్యాత్మనస్సు కామాయ పతి ప్రియోభవతి నవాహరే జాయీ కామాయ జాయా ప్రియాభవత్యాత్మనస్తుమాయజాయాప్రియాభవతి న వా అరే పుత్రాణాజపుత్రా ప్రియాభవంత్యాత్మనస్సు కామాయపుత్రా ప్రియాభవంతి న వా అరే తస్య కామాయ విత్తం ప్రియం భవత్యాత్మనస్సు కామాయ విత్తం ప్రియం భవతి న వా అరే పశూనా కామాయ పశవ ప్రియాభవంత్యాత్మనస్సు కామాయ పశవ ప్రియాభవంతి న వా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవతి ఆత్మనస్సు కామాయ బ్రహ్మ ప్రియం భవతి న వా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మనస్సు కామాయ క్షత్రం ప్రియం భవతి న వా అరే లోకానాం కామాయ లోకాః ప్రియా భవంత్యాత్మనస్సు కామాయ లోకాః ప్రియా భవంతి న వా అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంత్యాత్మనస్సు కామాయ దేవాః ప్రియా భవంతి న వా అరే వేదానాం కామాయ వేదాః ప్రియా భవంత్యాత్మనస్సు కామాయ వేదాః ప్రియా భవంతి న వా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంత్యాత్మనస్సు కామాయ భూతాని ప్రియాణి భవంతి న వా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవతు యాత్మా వా అరే ద్రష్టం యశ్రోతం జోమంతం జోనియుద్ధ్యాదితం జోమైత్రేయ్యాత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతమిదజ్ఞ సర్వం విదితం బ్రహ్మతం పరాదాద్యోన్యత్రాత్మనా బ్రహ్మ వేదక్షత్రం తం పరాదాద్యోన్యత్రాత్మనక్షత్రం వేదలోకాస్తం పరాదుర్యోన్యత్రాత్మనోలోకాన్ వేదదేవాస్తం పరాదుర్యోన్యత్రాత్మనో దేవాన్ వేదవేదాస్తం పరాదుర్యోన్యత్రాత్మనో వేదాన్ వేదభూతాని తం పరాదుర్యోన్యత్రాత్మనో భూత ని వేద సర్వం తం పరాదాద్యోన్యత్రాత్మనస్సర్వం వేదేదం బ్రహ్మేదం క్షత్రమి మే లోకాని మే దేవాని మే వేదాని మాని భూతానీరజ్ఞ సర్వైరయమాత్మా యథాగుందుభేర్హన్యమానస్య న వాక్యాం శబ్దాం శక్నుయాత్ గ్రహణాయ గుందుభేస్తు గ్రహణేన గుందుభ్యాగాతస్య వా శబ్దో గృహీతః సంఖస్యమాయమానశ్చన భాష్యాం శబ్దాం శక్నుయాత్ గ్రహణాయ సంఖస్య గ్రహణేన సంఖధ్మస్య వా శబ్దో గృహీతః యథాీణాయమానాయన వాక్యాన్ శబ్దాన్ శక్నుయా గ్రహణాయ వీణాయేతు గ్రహణేన వీణారాధస్య వా శబ్దో విహీత యథాగ్నేరబ్ధాహితస్య పృథగ్భూమావినిశ్చరంతేవం వా అరేస్య మహతో భూతస్య నిశ్వసితమేతద్యదృగ్వేదో యజుర్వేదస్సామవేదో సర్వాంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకా సూత్రాంజనం వ్యాఖ్యానాని వ్యాఖ్యానాని తజ్ఞేహుతమాసితం పాయితమయం చ లోకః పరస్య లోకః సర్వాణి చ భూతాన్యస్తేవైతాని సర్వాణి నిశ్వసితాని సయతా సర్వాసామపాద్య సముద్ర ఏకాయ నమేవజ్ఞ సర్వేషాద్యస్పర్శాదాం త్వగేకాయ నమేవజ్ఞ సందేశాం గంహానాం నాసికైకాయ నమేవజ్ఞ సర్వేషాజ్ఞేరసానాం జిహ్వైకాయ నమేవజ్ఞ సర్వేషాజ్ఞేరూపానాం చక్షురేకాయ నమేవజ్ఞ సర్వేషాజ్ఞశ్రోత్రమేకాయ నమే ేషాజ్ఞే సంకల్పానాం మనలేకాయ నమేవజ్ఞ సర్వాసాం విజ్ఞానాజ్ఞ హృదయమేకాయ నమేవజ్ఞ సర్వేషాం సంగమాజ్ఞే హస్తానేకాయ నమేవజ్ఞ సర్వేషామానందానాముపస్థలేకాయ నమేవజ్ఞ సర్వేషాం విసర్గానాం పాయురేకాయ నమేవజ్ఞ సర్వేషామద్ధనాం పాదావేకాయ నమేవజ్ఞ సర్వేషాం వేదానాం వాజేకాయనం సయథాసైందవఘనోనంతరో బాహ్యకృత్స్నోరథఘన ఏవైవం వా అరేయమాత్మానంతరో బాహ్యకృత్స్నఃప్రజ్ఞానఘన ఏవైతేభ్యోభూతేభ్యః సముత్థాయతాం ఏవాను వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తిత్యరే బ్రవీమీతి భోవాచ వాచ్యవంచః తావోవాచ మైత్రేయత్రైవమా భగవాన్ మోహాంతమాపీపి పన్న వా అహమిమం విజానామీతి సహోవాచ న వా అరేహం మోహం ప్రవీణ్య వినాశీ వా అరేయమాత్మానుచ్చిత్తిధర్మా యత్ర హిద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతర జ్ఞేరయతే తదితర ఇతరమభివసతి తదితర ఇతర జ్ఞేణోతి తదితర ఇతరం మనుచే ఇతరం విస్మృతతి తదితర ఇతరం విజానాతి యత్రత్వస్య కంభస్యేత్తేనకంజిఘ్రేత్తేనకజ్ఞేరసేత్తేనకమభి సత్యేన కజ్ఞే శృణుయాత్ సత్యేన కం మన్వేత సత్యేన కం గణిసృజే సత్యేన కం విజానీయాత్ దేనేరజ్ఞ సర్వం విజానాతి సంకేన విజానీయాత్ సయేన నేతి నేత్యాత్మా గృహ్యో నహి గృహ్యతే శీర్యో నహి జీర్యతే సంగో నహి సజ్జతే జఖతేన రిష్యతి విజ్ఞాతారమదే కేన విజానీయాదిత్యుక్తానుసా సనాసి మయత్రేయే తావదరే ఖల్వమృతత్వమితి హోత్రాయాజ్ఞవల్కో విజహార అథవ్ఞౌతిమాశ్యోగౌపవనాద్గౌపవనౌతిమాశ్యోగౌపవనాద్గౌపవనౌతికాౌతికౌంద్రియ్యాంద్రియ్యౌతికాచ్చౌతమాచ్చౌతమ ఆగ్నివేశ్యాగ్నివేశ్యోగాద్యాద్యోగాద్యాద్యో గౌతమాద్యోతమస్త్రైతవ పారాగర్యాయణ ఉద్దాలకాయనాద్దాలకాయనోగాబాలాయనాద్యాబాలాయనాద్యంజనాయనాద్యంజనాయనస్తౌకరాయనస్తౌకరాయనకాయనా కౌశికాయ నేకౌశికాయనిృతకౌశికాృతకౌశిక పారాగర్యాయణారాగర్యాయణారాసంజాతోకన్యాతోకన్య ఆసురాయనాచ్చాసురాయణ త్రైవణే త్రైవణి రౌపజంధనే రౌపజంధని రాసురే రాసురి భారద్వాజాత్ భారద్వాజ ఆత్రే యాదాత్రేయో మాన్మాన్మిద్గౌతమాద్గౌతమో గౌతమాద్గౌతమో వాచ్యాద్వాచ్యాంగిల్యాంగిల్యైశ్వర్యాప్యాప్యైశ్వర్యకాప్యకుమారహారీ కాకుమారహారీతో గాలవాద్ధీ కౌండ్రిం యాద్విదత్వే కౌండ్రిం యావ్రవాద్వ్రవాద్వ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్రవ్ స్వాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్రాక్ర ప్రజ్ఞేసనాప్రద్భ్రజ్ఞేసన ఏకర్షేరేకర్షర్వి ప్రచిత్తేర్వి ప్రచిత్తిర్యక్తేర్నారుస్తనాతనస్తనగాత్తనగ పరమేష్ఠిన పరమేష్ఠి బ్రహ్మణో బ్రహ్మత్రయం బ్రహ్మణే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం బ్రహ్మకం పురాణం వాయురంఖమితి హస్మాః సౌరవ్యాయనే పుత్రో వేదో యం బ్రాహ్మణా పితుర్వేదేన యద్వేదితవ్యం. ప్రజాప్రాజాపత్యా ప్రజాపతోపి తరిబ్రహ్మచర్యమోషద్వే వా మనుష్యా అసురావుషిత్వా బ్రహ్మచర్యం దేవాభూతం ప్రవీతన భవానితి చేహి తదక్షరమువాచదయితుం యజ్ఞాదిష్టా ఇదిం యజ్ఞాదిష్మేతి హోతద్గామ్యతేతి న ఆత్రేద్యోమితి హోవాచం యజ్ఞాదిష్టేతి. అథ హైనం మనుష్యాభూజ ప్రవీతు నో భవానితి చేజ్ఞాదిష్మేతి హోదత్తేతి న ఆత్రేత్యోమితి హోవాచం యజ్ఞాదిష్టేతి. అథైన మధురాభూత ప్రవీతు నో భవానితి చేహిత దేవాక్షరమువాచదీ యజ్ఞాదిష్టా ఇది యజ్ఞాదిష్మేతి హోతద్దయధ్వమితి నేత్యోమిోవాచం యజ్ఞాదిష్టేతి తదేకదేవైషాధీవాదనువదతి స్తనయి స్మర్దదరీతి దాంద్యతదత్తదయధ్వమితి తదే తత్ర యజ్ఞేతి క్షేత్రమందానందయామితి. ఏహ ప్రజాపతిర్యద్భృతజమేతద్బ్రహ్మేతత్సర్వం తదేతత్యక్షరజ్ఞహృదయమితి హృజిత్యేకమక్షరమభిహరంత్యస్మై స్వాస్త్రాంగేతయేవం వేదయత్యేకమక్షరం దదత్యస్మై స్వాస్త్రాంగేతయేవం వేదయమిత్యేకమక్షరమేతి స్వర్గం లోకం యయేవం వేద. తద్వైతదేతదేవ సదాసత్యమేవోహైతం మహద్యక్షం ప్రసమజం వేద సత్యం బ్రహ్మేతి జయతి మాం లోకాంబితబింబసావసద్యజేతమేతం మహద్యక్షం ప్రసమజం వేద సత్యం బ్రహ్మేతి సత్యజ్ఞశ్చేవ బ్రహ్మా. ఆపయే వేదమగ్ర ఆదుస్తా ఆపస్తత్యమృజంత సత్యం బ్రహ్మ బ్రహ్మ ప్రజాపతిం ప్రజాపతిదేవాగ్రస్థే దేవాస్తత్యమేవోపాసతే తదేక్షరగ్నే సత్యమితిభయిత్యేకమక్షరంతీరిత్యేకమక్షరయ్యమిత్యేకమక్షరం ప్రథమోత్తమే అక్షరే సత్యం మధ్యతో నృతం తదేకృతముభయతస్తత్యేన పరిగీతజ్ఞే సత్యభోజనే భవతి నైవం విద్వాసమృతజ్ఞేషిణి తద్యత్తత్సత్యమతో సహాదిత్యో జయేషజే తస్మిన్ మండలే పురుషో జత్రాజం దక్షిణేక్షన్ పురుషస్తావే తాపన్యోన్యస్మిన్ ప్రతిష్ఠితోస్మిభిరేషోస్మిన్ ప్రతిష్ఠిత ప్రాణేరయమముస్మిన్ సజదోక్రమిష్యన్ భవతి శుద్ధమేవేతన్ మండలం పశ్యతి నైనమే తేరస్మయ ప్రత్యాయయంతి. యేషజే తస్మిన్ మండలే పురుషస్తస్య భూరితి చిర ఏకగ్నే చిరగేకమే తదక్షరం భువజితి బాహూ భూ బాహూద్వేయేతే అక్షరే సరితి ప్రతిష్టాద్వే ప్రతిష్టే ద్వేయేతే అక్షరే స్వోపనిషదహరితి హంతి పాత్మానంజహాదితయేవం వేద. యోయం దక్షిణేక్షన్ పురుషస్తస్యభూరితి చిరేకగ్నే చిరేకమే తదక్షరం భువైతి బాహూ బాహూద్వేయేతే అక్షరే స్వరితి ప్రతిష్టాద్వే ప్రతిష్టేద్వేయేతే అక్షరే తస్యోపనిషదహమితి హంతి పాత్మానం జహాతి చ యేవం వేదా.